25 సాధన. సాధన అంటే ఏమిటి? చెబుతాను విను. వాడు ప్రతిరోజు కూడా ఈ శరీరం నశించిపోయేదే అని గుర్తు చేసుకుంటూ ఉండాలి. తెలివి తక్కువతనాన్ని దగ్గరకు రానీయకూడదు. సత్పురుషులతోనే స్నేహం చెయ్యాలి. మంచి గ్రంథాలే చదవాలి. వాడికి సంసారం ఉంటుంది, పిల్లలు ఉంటారు, కథంతా నడుస్తూనే ఉంటుంది. కాని ఆ సుఖాలే సర్వస్వం అని వళ్ళు మరచిపోకూడదు. ఇదే సాధన. మనం ఇందాకటి నుంచి అనేక రకాల యుక్తులు ఉపయోగించి విధి అనేది వేరే లేదని, నీ పాత కర్మ అని నిరూపించుకున్నాం. ప్రస్తుత కర్మ అంటే పాత కర్మ బలవత్తరం అనే మాట కూడా ఊహాగానమే తప్పితే సత్యం కాదని నిరూపించుకున్నాం. వేదం కూడా ఈ మాటే చెబుతోంది. అందుకే ప్రతిచోటా కూడా ప్రాయశ్చిత్తాలు ఇలా ఉంటాయి అని చెప్పింది. ఇలా యుక్తిని బట్టి, శృతిని బట్టి కూడా పురుష ప్రయత్నమే తప్పితే విధి అనేది లేనేలేదని ఎంత చెప్పినా కొందరికి విధి మీద నమ్మకం పోదు. వాళ్లు ఎటువంటి వాళ్లంటే, ఒకానొక మహామేధావిగారికి ఒకరోజున నిద్ర మెలకువ వచ్చేసరికి తనకు రెండు ప్రక్కల రెండు పాములు పడుకుని కనిపించాయట. ఆ మేధావిగారు పాములు పాములు అని ఆశరు 28 అరుస్తూ పరుగు లంకించుకొన్నాడట. ఆ పాములు ఆయన్ను వదిలిపెట్టకుండా వెంటబడుతున్నాయట. ఆయన అరుపులు విని వీధిలో వారు ఆయన్ను పట్టుకుని ఆపి, పాములెక్కడ్రా అని అడిగారట. ఇవిగో అని చూపించాడట. ఓరి నీ మొహం మండా, అవి నీ చేతులురా అన్నారట వాళ్ళు. చీచీ, ఇంత పొడుగ్గా ఉంటే, చివరిలో పడగా ఇంత వెడల్పుగా ఉంటే అవి నా చేతులంటారేమిటి? మీకేమైనా మతిపోయిందా అని ఆ మేధావిగారు దబాయించారట. దైవం ఉందని నమ్మే మేధావులు కూడా ఇలాంటి మేధావులే. విజయలక్ష్మి అలాంటి వారి చుట్టూ ప్రక్కలకు కూడా రాదు. వాళ్ల మొహం చూస్తేనే పారిపోతుంది. కనుక ఓ శ్రీరామ, సాధకుడు తన పురుష ప్రయత్నంచేత సాధన చతుష్టయ సంపత్తిని సాధించాలి. ఇక్కడ వాల్మీకి మహర్షి సాధన చతుష్టయ సంపత్తి అనే మాటను ఉపయోగించలేదు. కాని వివేకము, శాస్త్రవిచారం, సత్సాంగత్యం అనే పదాలను మాత్రము వినియోగించాడు. ఈ సందర్భంలో ఆ మహర్షి సాధన చతుష్టయ సంపత్తిని మనస్సులో పెట్టుకునే ఆ శ్లోకాలను రచించాడని మనకు అర్థమవుతుంది. అందువల్ల మూలగ్రంథంలో లేకపోయినా సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుందాం. సాధన చతుష్టయం గురించి వైరాగ్య ప్రకరణంలో శ్రీరామ వైరాగ్య సందర్భంగా ప్రసక్తి వచ్చింది. కాని మనం అప్పుడా పదాలను వివరించుకోలేదు. ఇక్కడ వివరించుకుందాం.